కట్టినట్టుకొని కట్ట మీద పోతాంటే గంప నెట్టనట్టుకొని కట్ట మీద పోతాంటే ముక్కు వినట్ట తొడుతూ నా కొంగు పట్టుకున్నడే పుట్ట సంఖ నెట్టుకొని తోట పక్క వెళ్తాంటే పై పై కొచ్చినాడే నా బయట గుంజుకున్నడే ఏ పళ్ళు అన్నడే నా పళ్ళు తిన్నడే ఏం కొట్ట పిల్లడే ఏం కొచ్చు అన్నడే మీద పచ్చగడ్డి ఎయ్యకుండా